సారు సెవనల్ల పతాల శృంగార రసదిన్న కలతా పెరాలా కలతా పెరాలా సంసారు సెవనల్ల పతాల శృంగార రసదిన్న కలతా పెరాలా కలతా పెరాలా ఆదర నదీ గిలి గిలి పిరీ పీనా పీనా యమ పింబరియే పీనా పీనా యమ పింబరియే గల పారై వసన్న చెప్పతై దిరియే చెప్పతై దిరియే సంసార సెవనల్ పతాలా శృంగార రసదిన్న కలతా పెరాలా కలతా పెరాలా ముదు సువదై మా మద సులంగై ఉబ ముదు సువదై పేహీ పేహీ ఎకట హమాయై పేహీ పేహీ ఎకట హమాయై హద మాగె పిలి గన్న ఏయ ఉబగే మై ఏయ ఉబగే మై సంసార సెవనల్ పతాలా శృంగార రసదిన్న కలతా పెరాలా కలతా పెరాలా సంసార సెవనల్ దిశ పతాలా శృంగార రసదిన్న కలతా పెరాలా కలతా పెరాలా